بسم الله الرحمن الرحيم سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. కొన్ని నిదర్శనాలను చూపటానికి తన దాసుణ్ణి ఒక రాత్రి మస్జిదే హరాము నుండి దూరంగా ఉన్న మసీదు వద్దకు తీసుకుపోయిన ఆయన పరిశుద్ధుడు. ఆ మసీదు పరిసరాలను ఆయన శుభవంతం చేశాడు. నిజానికి ఆయనే అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును. వఆతైనా మూసల్ కితాబ వజఅల్నాహు హుదల్ లిబనీ ఇస్రాయిల్ అల్లా తత్తఖిదు మిన్ దూనీ వకీల దుర్రియత మన్ హమల్నా మఅ నూహ్ ఇన్నహు కాన అబదన్ షకూరా. وقضينا إلى بني إسرائيل في الكتاب لتفسدن في الأرض مرتين ولتعلن علوا كبيرا فإذا جاء وعد أولاهما بعثنا عليكم عبادا لنا أولي بأس شديد فجاسوا خلال الديار وكان وعدا مفعولا. మేము ఇంతకు పూర్వం మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము. దానిని ఇశ్రాయిలు సంతతికి మార్గదర్శక సాధనంగా చేశాము. మీరు నన్ను తప్ప మరెవరినీ సంరక్షకుడుగా చేసుకోవద్దు అనే ఆజ్ఞతో మేము నూహు ప్రవక్తతో పాటు ఓడలోకి ఎక్కించిన వారి సంతానమే మీరు. నూహు ప్రవక్త ఒక కృతజ్ఞుడైన దాసుడు. మేము మా గ్రంథంలో ఇశ్రాయిలు సంతతిని మీరు భూమిలో రెండుసార్లు గొప్ప సంక్షోభాన్ని సృష్టిస్తారు, దురహంకారాన్ని ప్రదర్శిస్తారు అనే విషయాన్ని గురించి కూడా హెచ్చరించాము. చివరకు వారిలో మొదటిసారి దురహంకారం వ్యక్తమైనప్పుడు, ఇశ్రాయిలు సంతతి ప్రజలారా, మిమ్మల్ని ఎదుర్కోవటానికి మేము మహాబలాఢ్యులైన మా దాసులను లేపాము. వారు మీ దేశంలో చొరబడి అన్ని వైపులా వ్యాపించారు. ఇదొక వాగ్దానం, అది తప్పనిసరిగా నెరవేర్చబడవలసి ఉండింది. ثم رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنين وجعلناكم أكثر نفيرا إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا وجوهكم وليدخلوا المسجد كما دخلوه أول مرة وليتبروا ما علوا تتبيرا عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا. దాని తరువాత మేము మీకు వారిపై ప్రాబల్యం వహించే అవకాశాన్ని కలిగించాము. సంపదతోనూ సంతానంతోనూ మీకు సహాయపడ్డాము. మీ సంఖ్యాబలాన్ని ఇదివరకటి కంటే పెంచాము. చూడండి, మీరు మంచిని చేస్తే అది మీకే మీరు మంచిని చేసుకున్నట్లు, చెడును చేస్తే అది మీకు మీరే చెడును చేసుకున్నట్లు. రెండో వాగ్దానం నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మేము ఇతర శత్రువులను మీపైకి పంపాము, వారు మీ ముఖాలను వికృతం చెయ్యటానికి. మసీదు బైతుల్ మహ్దిస్లోకి పూర్వం శత్రువులు చొరబడిన విధంగా చొరబడటానికి, వారి చేతికందిన ప్రతి దానిని ధ్వంసం చెయ్యటానికి. బహుశా మీ ప్రభువు మీపై ఇప్పుడు కరుణ చూపవచ్చు. కాని ఒకవేళ మీరు మీ పాత వైఖరిని తిరిగి అవలంబిస్తే మేము కూడా మా శిక్షను తిరిగి విధిస్తాము. అనుగ్రహాలను పొంది కృతజ్ఞులైన ప్రజలకు మేము నరకాన్ని కారాగారంగా చేసి ఉంచాము. إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا وأن الذين لا يؤمنون بالآخرة أعتدنا لهم عذابا أليما. యదార్థం ఏమిటంటే ఈ ఖురాను సరి అయిన సవ్యమైన పూర్తి మార్గాన్ని చూపుతోంది. తనను విశ్వసించి మంచి పనులు చేసేవారికి గొప్ప ప్రతిఫలం ఉంది అనే శుభవార్తను అందజేస్తోంది. పరలోకాన్ని విశ్వసించని వారికి మేము వ్యథాభరితమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము అనే వార్తను వినిపిస్తోంది. ويدعو الإنسان بالشر دعاءه بالخير وكان الإنسان عجولا ما نولو ميلونو يلا أردين تالو كيلونو على أردستان ما نولو نزنگاني تندر پاتو کلوار ووپو ليني وار وجعلنا الليل والنهار آيتين فمحونا آية الليل وجعلنا آية النهار مبصرة لتبتغوا فضلا من ربكم ولتعلموا عدد السنين والحساب وكل شيء فصلناه تفصيلا. చూడండి, మేము రాత్రిని పగలును రెండు సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము, పగటి సూచనను కాంతివంతం చేశాము. మీరు మీ ప్రభు అనుగ్రహాన్ని అన్వేషించగలగటానికి ఇంకా నెలల సంవత్సరాల లెక్కను తెలుసుకోగలగటానికి ఇదే విధంగా మేము ప్రతి విషయాన్ని వేరువేరుగా స్పష్టపరచి ఉంచాము. وكل إنسان ألزمناه طائره في عنقه ونخرج له يوم القيامة كتابا يلقاه منشورا اقرأ كتابك كفى بنفسك اليوم عليك حسيبا. ప్రతి మనిషి జాతకాన్ని మేము అతని వెనకే ఉరేలాడగట్టాము. ప్రళయము నాడు మేము ఒక పుస్తకాన్ని అతని కొరకు బయటికి తీస్తాము. అతడు దాన్ని ఒక తెరచిన గ్రంథం వంటిదని తెలుసుకుంటాడు. చదువు నీ కర్మపత్రాన్ని, ఈనాడు నీ లెక్క కట్టడానికి స్వయంగా నీవే సరిపోతావు. ومن ضل فإنما يضل عليها ولا تزر وازرة وزر أخرى وما كنا معذبين حتى نبعث رسولا. رجو مارغاني أولم بنچه واني رجو ورطنو سوينغا واني كي پريوجن کرم مارغم تبتنا وارو تنا مارغ برشتتو يكا دشتلتاني తానే అనుభవిస్తాడు. బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయడు. ప్రజలకు సత్యాసత్యాల భేదాన్ని తెలియజెప్పే ఒక సందేశహరుణ్ణి పంపనంత వరకు మేము ఎవరినీ శిక్షించము. وإذا أردنا أن نهلك قرية أمرنا مترفيها ففسقوا فيها فحق عليها القول فدمرناها تدميرا وكم أهلكنا من القرون من بعد نوح وكفى بربك بذنوب عباده خبيرا بصيرا మేము ఒక పట్టణాన్ని నాశనం చెయ్యదలచుకున్నప్పుడు అందరి స్థితివంతులకు మొదట ఒక ఆజ్ఞను పంపుతాము. వారు ఆ ఆజ్ఞ విషయంలో అవిధేయతకు పాల్పడతారు. అప్పుడు శిక్షా నిర్ణయానికి ఆ పట్టణం అర్హమవుతుంది. మేము దానిని సర్వనాశనం చేసివేస్తాము. చూడు, నువ్వు తరువాత మా ఆజ్ఞ ప్రకారం నాశనమైన తరాలు ఎన్ని ఉన్నాయో. నీ ప్రభువునకు తన దాసుల పాపాలను గురించి పూర్తిగా తెలుసు. ఆయన సర్వాన్ని చూస్తూ ఉన్నాడు. من كان يريد العاجلة عجلنا له فيها ما نشاء لمن نريد ثم جعلنا له جهنم يصلاها مذموما مدحورا ومن أراد الآخرة وسعى لها سعيها وهو مؤمن فأولئك كان سعيهم مشكورا كلا نمد هؤلاء وهؤلاء من عطاء ربك وما كان عطاء ربك محظورا انظر كيف فضلنا بعضهم على بعض وللآخرة أكبر درجات وأكبر تفضيلا ఈ లోకములో తక్షణ లాభాలను కోరుకునే వాడికి ఇక్కడే వాటిని మేము ఇచ్చివేస్తాము. ఎవరికి ఎంత ఇవ్వదలుచుకుంటామో అంత మేరకు. తరువాత అతని జాతకంలో నరకం వ్రాసేస్తాము. అందులో అతడు దహింపబడతాడు. దూషింపబడిన వాడై కారుణ్యానికి దూరమైన వాడై పరలోకాన్ని కోరుకుని దానికై కృషి చెయ్యవలసిన విధంగా కృషి చేసేవాడు గనక అయితే, పైగా అతడు విశ్వాసి కూడా అయి ఉంటే, అటువంటి ప్రతి వ్యక్తి యొక్క కృషి గుర్తింపబడుతుంది. వీరికి వారికి ఉభయపక్షాల వారికి మేము ప్రపంచంలో జీవన సామగ్రిని ఇస్తూ పోతున్నాము. ఇది నీ ప్రభువు ప్రసాదించినది. నీ ప్రభువు ప్రసాదించిన దానిని ఆపగలిగేవాడెవడూ లేడు. కాని చూడండి, ప్రపంచంలోనే మేము ఒక వర్గానికి మరొక వర్గంపై ఎటువంటి ఆధిక్యాన్ని ప్రసారించాము. పరలోకములో ఆ వర్గము స్థానాలు మరింత గొప్పగా ఉంటాయి. దాని ఆధిక్యం మరింత పెరుగుతుంది. నీవు అల్లాతో పాటు మరొకణ్ణి ఆరాధ్యుడుగా చేసుకోకు. అలా చేసుకుంటే నిందల పాలవుతావు. స్నేహితుడు సహాయకుడు ఎవడూ లేనివాడవైపోతావు. إما يبلغن عندك الكبر أحدهما أو كلاهما فلا تقل لهما أف ولا تنهرهما وقل لهما قولا كريما واخفض لهما جناح الذل من الرحمة وقل رب ارحمهما كما ربياني صغيرا ربكم أعلم بما في نفوسكم إن تكونوا صالحين فإنه كان للأوابين غفورا وآت ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا إن المبذرين كانوا إخوان الشياطين وكان الشيطان لربه كفورا وإما تعرضن عنهم ابتغاء رحمة من ربك ترجوها فقل لهم قولا ميسورا ولا تجعل يدك مغلولة إلى عنقك ولا تبسطها كل البسط فتقعد ملوما محسورا إن ربك يبسط الرزق لمن يشاء ويقدر إنه كان بعباده خبيرا بصيرا నీ ప్రభువు ఇలా నిర్ణయం చేశాడు, మీరు కేవలం ఆయనను తప్ప మరెవరినీ ఆరాధించకండి, తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించండి, ఒకవేళ మీ వద్ద వారిలో ఒకరుగాని ఇద్దరుగాని ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ఛీ అని కూడా అనకండి, వారిని కసరుకుంటూ సమాధానం ఇవ్వకండి, వారితో మర్యాదగా మాట్లాడండి, మృదుత్వము దయాభావము కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి, ఇలా ప్రార్థిస్తూ ఉండండి, ప్రభూ వారిపై కరుణ చూపు, బాల్యములో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు మీ హృదయాలలో ఉన్నది ఏమిటో మీ ప్రభువునకు బాగా తెలుసు. మీరు గనక మంచివారుగా నడుచుకుంటే తమ తప్పులను గ్రహించి దాస్య వైఖరి వైపునకు మరలివచ్చే ఇలాంటి వారందరినీ ఆయన మన్నిస్తాడు. బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి, పేదవారి పట్ల బాటసారుల పట్ల మీ విధులను నిర్వర్తించండి, వృధాఖర్చు చెయ్యకండి, వృధాఖర్చు చేసేవారు సైతాను సోదరులు, సైతాను తన ప్రభువునకు కృతజ్ఞుడు. మీరు ఆశించే అల్లా కారుణ్యాన్ని మీరు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల మీరు వారిని అంటే అవసరాలు తీరని బంధువులు, లేమికి గురి అయిన వారు, బాటసారులు వారిని తప్పించుకోవలసి ఉంటే వారికి మృదువుగా సమాధానం చెప్పండి, మీ చేతిని మెడకు బంధించి ఉంచకండి, దానిని పూర్తిగా స్వేచ్ఛగానూ వదిలిపెట్టకండి, అలా చేస్తే నిందల పాలవుతారు, దిక్కులేని వారవుతారు. నీ ప్రభువు తన ఇష్టప్రకారం కొందరి ఉపాధిని సమృద్ధం చేస్తాడు, కొందరి ఉపాధిని పరిమితం చేస్తాడు, ఆయన తన దాసుల స్థితిని బాగా ఎరుగును, ఆయన వారిని పరికిస్తున్నాడు. إنه كان فاحشة وساء سبيلا ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ومن قتل مظلوما فقد جعلنا لوليه سلطانا فلا يسرف في القتل إنه كان منصورا ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا بالعهد إن العهد كان مسؤولا وأوفوا الكيل إذا كلتم وزنوا بالقسطاس المستقيم ذلك خير وأحسن تأويلا ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل أولئك كان عنه مسؤولا ولا تمش في الأرض مرحا إنك لن تخرق الأرض ولن تبلغ الجبال طولا పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని హత్య చెయ్యకండి. మేము వారికి ఉపాధిని ఇస్తాము, మీకు ఇస్తాము. వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం. వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి, అది అతిదుష్ట కార్యం, బహుచెడ్డ మార్గం. ఏ ప్రాణాన్ని హతమార్చకండి న్యాయంగా తప్ప. దానిని హతమార్చడాన్ని అల్లాహ్ నిషేధించాడు. అన్యాయంగా హత్య చెయ్యబడిన మనిషి వారసునికి మేము ఖిసాసును కోరే హక్కును ప్రసాదించాము, కాని ఆ వారసుడు హత్యలో హద్దులు మీరకుండా ఉండాలి. అప్పుడు అతనికి సహాయం చెయ్యటం జరుగుతుంది, సక్రమమైన పద్ధతిలో తప్ప. అనాథుని సొమ్ము జోలికి పోకండి అతడు యుక్త వయస్సునకు చేరే వరకు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి. నిస్సందేహంగా వాగ్దానం విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. కొలపాత్రతో ఇస్తే పూర్తిగా నింపి ఇవ్వండి, తూచినట్లయితే సరైన తరాదుతో తూచండి. ఇది మంచి పద్ధతి. పర్యవసానాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమం. మీకు తెలియని విషయం వెంట పడకండి. నిశ్చయంగా కళ్ళు, చెవులు, మనస్సు అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది. భూమిపై విర్రవీగుతూ నడవకండి. మీరు భూమిని చీల్చనూ లేరు, పర్వతాల ఎత్తుకు చేరనూ లేరు. ذلك مما أوحى إليك ربك من الحكمة ఈ ఆజ్ఞలలో ఏ ఒక్కదానిని అతిక్రమించినా అది నీ ప్రభువునకు అనిష్టమైనది. ఇవి వివేకంతో నిండి ఉన్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు వహీ ద్వారా తెలియజేశాడు. ولا تجعل مع الله إلها آخر ولا تجعل مع الله إلها آخر فتلقى في جهنم ملوما مدحورا أفأصفاكم ربكم بالبنين واتخذ من الملائكة إناثا ఇన్నకుమ్ లతఖూలున ఖౌలన అజీమ. చూడు, అల్లాతో పాటు మరొకరిని ఆరాధ్యుడుగా చేసుకోకు. అలా చేస్తే నిందల పాలవుతావు, ప్రతి మేలుకు దూరమవుతావు, నరకములో పడవెయ్యబడతావు. మీ ప్రభువు మీకు కొడుకులను ప్రసాదించాడా? తాను మాత్రం దైవదూతలను తనకు కూతుళ్లుగా చేసుకున్నాడా? ఎంత విచిత్రం! మీరు చెప్పే ఈ విషయం పరమ అబద్ధం. قل لو كان معه آلهة كما يقولون إذا لابتغوا إلى ذي العرش سبيلا سبحانه وتعالى عما يقولون علوا كبيرا تسبح له السماوات السبع والأرض ومن فيهن سبحانه وتعالى عما يقولون علوا كبيرا تسبح له السماوات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح بحمده ولكن لا تفقهون تسبيحهم ఇన్నహు కాన హలీమన్ గఫూరా. మేము ఈ ఖురానులో ప్రజలకు రకరకాలుగా బోధించాము వారు స్పృహలోకి రావాలని, కాని వారు సత్యానికి మరింత దూరంగానే పారిపోతున్నారు. ప్రవక్త వారితో ఇలా అను, ఒకవేళ అల్లాతో పాటు వారు అనే విధంగా ఇతర దేవుళ్ళు కూడా ఉంటే వారు సింహాసనాధీశుని స్థానానికి చేరే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తారు. ఆయన పరిశుద్ధుడు, వారు చెప్పే మాటలకు ఎంతో అతీతుడు, ఎంతో ఉన్నతుడు. ఆయన పరిశుద్ధతను సప్తాకాశాలు, భూమి, భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ కొనియాడుతున్నాయి. ఆయన స్తోత్రంతో పాటు ఆయన పరిశుద్ధతను కొనియాడనటువంటిది ఏదీ లేదు. కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. యదార్థానికి ఆయన అత్యంత సౌమ్య మనస్కుడు, మన్నించేవాడును. وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَّسْتُورًا وَجَعَلْنَا عَلَى قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَىٰ أَدْبَارِهِمْ نُفُورًا نَحْنُ أَعْلَمُ بِمَا يَسْتَمِعُونَ بِهِ إِذْ يَسْتَمِعُونَ إِلَيْكَ وَإِذْ هُمْ نَجْوَى إِذْ يَقُولُ الظَّالِمُونَ إِن تَتَّبِعُونَ إِلَّا رَجُلًا مَسْحُورًا انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا. نيو خرامو پتنچه تپلو مينو نيكو پرلوکان وشوسن سنواريكي مدھیا ఒక తెరను అడ్డుగా నిలుపుతాము, వారి హృదయాలకు గలేవులు తొడుగుతాము. ఇక వారు ఏమీ అర్థం చేసుకోలేరు. వారి చెవులను మొద్దుబారజేస్తాము. నీవు ఖురాను పఠిస్తూ నీ ఏకైక ప్రభువును గురించి మాత్రమే ప్రస్తావించినప్పుడు వారు అసహ్యించుకుంటూ ముఖాలను ప్రక్కకు తిప్పుకుంటారు. నీ మాటను చెవియొగ్గి విన్నప్పుడు అసలు వారు ఏమి వింటారో, కూర్చుండి పరస్పరం గుసగుసలాడుకున్నప్పుడు ఏమి చెప్పుకుంటారో మాకు తెలుసు. ఈ దుర్మార్గులు పరస్పరం ఇలా చెప్పుకుంటారు, మీరు అనుసరిస్తున్న ఈ మనిషి మంత్ర ప్రభావానికి గురి అయినవాడు. చూడు, వారు ఎటువంటి మాటలను నిన్ను గురించి కల్పిస్తున్నారో. వారు మార్గం తప్పారు, కాబట్టి వారికి సరైన మార్గం దొరకదు. وقالوا أإذا كنا عظاما ورفاتا أإنا لمبعوثون خلقا جديدا قل كونوا حجارة أو حديدا أو خلقا مما يكبر في صدوركم فسيقولون من يعيدنا قل الذي فطركم أول مرة فسينغضون إليك رؤوسهم ويقولون متاه قل عسى أن يكون قريبا يوم يدعوكم فتستجيبون بحمده وتظنون إن لبثتم إلا قليلا. వారు ఇలా అంటారు, మేము ఎముకలుగా మట్టిగా మారిపోయినప్పుడు సరికొత్తగా సృష్టింపబడి లేపబడతామా? వారితో ఇలా అను, మీరు రాయిగా కాని ఇనుముగా కాని మారిపోయినా లేదా తిరిగి బ్రతికింపబడి లేపబడటానికి అసాధ్యమైనదని మీరు భావిస్తున్నటువంటి వాటికంటే కూడా ఎక్కువ కఠినమైనటువంటి వస్తువుగా మారిపోయినా సరే మీరు లేచి తీరుతారు. వారు తప్పకుండా ఇలా అడుగుతారు, మమ్మల్ని మళ్లీ బ్రతికించి లేపగలవాడు ఎవడు? సమాధానంగా ఇలా అను, మిమ్మల్ని మొదటిసారి పుట్టించినవాడే. వారు తలలు ఊపుతూ సరే ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతారు. నీవు ఇలా చెప్పు, ఆ సమయం దగ్గరలోనే ఉందన్నా ఆశ్చర్యపడనక్కరలేదు. ఆనాడు ఆయన మిమ్మల్ని పిలుస్తాడు, మీరు ఆయనను స్తుతిస్తూ ఆయన పిలుపునకు సమాధానంగా బయటకు వస్తారు. అప్పుడు మీరు మేము కేవలం కొంతసేపు మాత్రమే ఈ స్థితిలో పడి ఉన్నాము అని అనుకుంటారు. وقل لعبادي يقولوا التي هي أحسن إن الشيطان ينزغ بينهم إن الشيطان كان للإنسان عدوا مبينا ربكم أعلم بكم إن يشأ يرحمكم أو إن يشأ يعذبكم وما أرسلناك عليهم وكيلا. ప్రవక్త, నా దాసులకు వారు తమ నోట అత్యుత్తమమైన మాటనే పలుకుతూ ఉండాలి అని చెప్పు. అసలు మానవుల మధ్య కలహాన్ని సృష్టించటానికి ప్రయత్నం చేసేవాడు సైతానే. నిజానికి సైతాను మానవుడికి బహిరంగ శత్రువు. మీ ప్రభువు మీ పరిస్థితిని బాగా ఎరుగును. ఆయన తన ఇష్టప్రకారం మిమ్మల్ని కరుణిస్తాడు, తన ఇష్టప్రకారం మిమ్మల్ని శిక్షిస్తాడు. ప్రవక్త, మేము నిన్ను ప్రజలకు సంరక్షకుడుగా నియమించి పంపలేదు. భూమ్యాకాశాలలోని ప్రాణికోటిని నీ ప్రభువు బాగా ఎరుగును. మేము కొందరు ప్రవక్తలకు మరికొందరు ప్రవక్తల కంటే ఉన్నత స్థానాలను ఇచ్చాము. మేమే దావూదుకు జబూరు గ్రంథాన్ని ఇచ్చాము. قل ادعوا الذين زعمتم من دونه فلا يملكون كشف الضر عنكم ولا تحويلا أولئك الذين يدعون يبتغون إلى ربهم الوسيلة أيهم أقرب ويرجون رحمته ويخافون عذابه వారితో ఇలా అను, మీరు దేవుణ్ణి కాదని మీ పనులు నెరవేర్చేవారుగా భావించి ఆరాధించేవారిని పిలిచి చూడండి. వారు మీ యొక్క ఏ ఆపదను మరల్చనూ లేరు, మార్చనూ లేరు. ఈ ప్రజలు మొరపెట్టుకుంటున్న వారే స్వయంగా తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు, ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. వారు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు, ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిజానికి నీ ప్రభువు శిక్షే భయపడదగినటువంటిది. وَإِنْ مِنْ قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا كَانَ ذَلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا. ప్రళయానికి ముందు మేము నాశనం చెయ్యని లేక కఠిన శిక్షకు గురి చెయ్యని పట్టణమంటూ ఏదీ ఉండదు. ఈ విషయం దైవ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. ఇల్లా وآتينا ثمود الناقة مبصرة فظلموا بها وما نرسل بالآيات إلا تخويفا وإذ قلنا لك إن ربك أحاط بالناس وما جعلنا الرؤيا التي أريناك إلا فتنة للناس والشجرة الملعونة في القرآن ونخوفهم فما يزيدهم إلا طغيانا كبيرا نرشنا لنطنبكندا మిమ్మల్ని ఏరీ ఆపలేదు. వారికి పూర్వం ఉన్న ప్రజలు వాటిని తిరస్కరించారు అనే విషయం తప్ప. ఉదాహరణకు సమూదుకు మేము ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడవంటెను తెచ్చి ఇచ్చాము. వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మేము నిదర్శనాలను పంపుతున్నది ప్రజలు వాటిని చూసి భయపడాలనే. జ్ఞాపకం తెచ్చుకో ప్రవక్త, నీ ప్రభు ఈ ప్రజలను పరివేష్టించి ఉన్నాడని మేము నీకు ఇదివరకే చెప్పి ఉన్నాము. మేము నీకు ఇప్పుడు చూపించిన దానిని, ఖురానులో శపించబడిన వృక్షాన్ని మేము వారికి ఒక పరీక్షగా చేశాము. మేము వారికి హెచ్చరికపై హెచ్చరిక చేస్తూ ఉన్నాము, కాని ప్రతి హెచ్చరిక వారి మూర్ఖత్వాన్ని పెంచుతూనే ఉన్నది. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قال أسجد لمن خلقت طينا قال أرأيتك هذا الذي كرمت علي لئن أخرتني إلى يوم القيامة لأحتنكن ذريته إلا قليلا قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا واستفزز من استطعت منهم بصوتك وأجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال والأولاد وعدهم وما يعدهم الشيطان إلا غرورا إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا جاءك أنت تشكو ميمو దైవదూతలతో ఆదముకు సాష్టాంగపడండి అని చెప్పాము. అప్పుడు అందరూ సాష్టాంగపడ్డారు. కాని ఇబ్లీసు అలా చెయ్యలేదు. వాడు, ఏమిటి, నీవు మట్టితో చేసిన వాడికి నేను సాష్టాంగపడాలా అని అన్నాడు. మళ్లీ వాడు ఇలా అన్నాడు, కొంచెం వాణ్ణి చూడు, వాడు తగినవాడెనా నీవు వాడికి నాపై ఆధిక్యం ఇచ్చావు? నీవు గనక నాకు ప్రళయ దినం వరకు వ్యవధిని ఇస్తే నేను వాడి మొత్తం వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను. కేవలం కొందరు మాత్రమే నా నుండి తప్పించుకోగలుగుతారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, సరే పో, వారిలో నిన్ను అనుసరించే వారందరికీ నీతో పాటు నరకమే పరిపూర్ణమైన ప్రతిఫలంగా లభిస్తుంది. నీవు ఎవరెవరిని నీ సందేశంతో భ్రష్టులుగా చెయ్యగలవో చెయ్యి. వారి పైకి నీ ఆశ్రిక దళాన్ని, నీ పదాతి దళాన్ని పంపు. ధనములోనూ సంతానములోనూ వారితో పాటు భాగాన్ని కలిగి ఉండు. వారిని వాగ్దానాల వలలో బంధించు. సైతాను వాగ్దానాలు ఒక మోసం తప్ప మరేమీ కావు. నిశ్చయంగా నా దాసులపై నీకు ఏ అధికారమూ లభించదు. నమ్ముకోవటానికి నీ ప్రభువే చాలు. ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان بكم رحيما وإذا مسكم الضر في البحر ضل من تدعون إلا إياه فلما نجاكم إلى البر أعرضتم وكان الإنسان كفورا أفأمنتم أن يخسف بكم جانب البر أو يرسل عليكم حاصبا ثم لا تجدوا لكم وكيلا أم أمنتم أن يعيدكم فيه تارة أخرى فيرسل عليكم قاصفا من الريح فيغرقكم بما كفرتم ثم لا تجدوا لكم علينا به تبيعا سمدرولو مي أوڑلنو نڈپےواڑے مي أصلو پرهو تدوارا మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు. వాస్తవానికి ఆయన మీ పట్ల ఎంతో కనికరం కలవాడు. సముద్రంలో మీకేదన్నా ఆపద కలిగినప్పుడు ఆయన ఒక్కడు తప్ప మీరు పిలిచేవారంతా మటుమాయమైపోతారు. కాని ఆయన మిమ్మల్ని రక్షించి నేలపైకి చేర్చినప్పుడు మీరు ఆయన నుండి ముఖం తిప్పుకుంటారు. మానవుడు నిజంగా చాలా కృతజ్ఞుడు. సరే, మీరు ఈ విషయాన్ని గురించి పూర్తిగా నిర్భయంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని ఎన్నడూ సముద్రం వెలుపలే భూమిలోకి అణగబొక్కడని లేదా మీపైకి రాళ్లను కురిపించే తుఫానును పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? అప్పుడు మిమ్మల్ని రక్షించే ఏ సహాయకుణ్ణి మీరు పొందలేరు. దేవుడు మళ్లీ ఎప్పుడైనా మిమ్మల్ని సముద్రంలోనికి తీసుకుపోతాడని, మీ కృతజ్ఞతకు ఫలితంగా మీపైకి తీవ్రమైన తుఫాను గాలులను పంపి మిమ్మల్ని ముంచివేస్తాడని, మీ ఈ ముగింపును గురించి ఆయనను అడిగేవాడెవ్వడూ మీకు లభించడని మీరు భయపడటం లేదా? ولقد كرمنا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم على كثير ممن خلقنا تفضيلا يوم ندعو كل أناس بإمامهم فمن أوتي كتابه بيمينه فأولئك يقرؤون كتابهم ولا يظلمون فتيلا ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا ميو آدم سنتتك تدرك أني برسال إنشان واركي నేలపై నీటిలో నడిచే వాహనాలను ప్రసాదించాము. వారికి పరిశుద్ధమైన వస్తువులను ఆహారంగా ఇచ్చాము. మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి స్పష్టమైన ఆధిక్యాన్ని అనుగ్రహించాము. ఇదంతా మా అనుగ్రహం. ఆ రోజును గురించి ఆలోచించండి. అప్పుడు మేము ప్రతి మానవ వర్గాన్ని దాని నాయకునితో పాటు పిలుస్తాము. ఆ సమయంలో తమ కుడి చేతికి కర్మపత్రం ఇవ్వబడిన వారు తాము చేసిన పనులను చదువుకుంటారు. వారికి రవ్వంత అన్యాయం కూడా జరగదు. ఈ ప్రపంచంలో అంధుడై మెలగేవాడు పరలోకంలో కూడా అంధుడుగానే ఉంటాడు. అంతేకాదు, మార్గాన్ని పొందటంలో అంధుని కంటే కూడా అధికంగా విఫలుడవుతాడు. ولولا أن ثبتناك لقد كدت تركن إليهم شيئا قليلا إذا لأذقناك ضعف الحياة وضعف الممات ثم لا تجد لك علينا نصيرا ప్రవక్త, ఈ ప్రజలు నిన్ను పరీక్షకు గురి చేసి మేము నీ వైపునకు పంపిన వహీ నుండి నిన్ను మరలించటానికి ప్రయత్నం చేయటములో ఏ కొరత చేయలేదు. నీవు మా పేరుతో నీ తరఫు నుండి ఏదైనా విషయాన్ని కల్పించాలని వారు ఇలా చేశారు. ఒకవేళ నీవు అలా కల్పించి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ మిత్రుడుగా చేసుకుని ఉండేవారు. మేము గనక నీకు మనోబలాన్ని ఇచ్చి ఉండకపోతే నీవు వారి వైపునకు కొంతైనా మొగ్గి ఉండేవాడవు అనేది అసంభవమేమీ కాదు. కాని ఒకవేళ నీవు అలా మొగ్గి ఉంటే మేము నీకు ప్రపంచంలో కూడా రెట్టింపు శిక్షను రుచి చూపించి ఉండేవారము, పరలోకములో కూడా రెట్టింపు శిక్షే. మాకు వ్యతిరేకంగా నీవు ఏ సహాయకుడిని పొంది ఉండేవాడవు కాదు. وَإِن كَادُوا لَيَسْتَفِزُّونَكَ مِنَ الْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْهَا وَإِذًا لَا يَلْبَثُونَ خِلَافَكَ إِلَّا قَلِيلًا వారు నీకు ఈ భూభాగంలో నిలువ నీడ లేకుండా చెయ్యటానికి నిన్ను ఇక్కడ నుండి వెళ్లగొట్టటానికి పూనుకున్నారు. కాని ఒకవేళ వారు అలా చేస్తే నీ తరువాత వారు కూడా ఇక్కడ ఎంతో కాలం నిలువలేరు. ولا تجد لسنتنا تحويلا ఇది మా సనాతన సంప్రదాయం. దీనినే నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరి విషయంలోనూ అనుసరించాము. మా సంప్రదాయంలో నీవు ఏ మార్పును చూడలేవు. أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا نماز نستحبنت قد والم أبدنوني راتري شيكتي قدي وركو ప్రాతకాలములో ఖురాను పారాయణం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించు. ఎందుకంటే ప్రాతకాలపు ఖురాను పారాయణం సాక్ష్యంగా ఉంటుంది. రాత్రిపూట తహజ్జుద్ నమాజు చెయ్యి. ఇది నీకు అదనపు నమాజు. నీ ప్రభువు నిన్ను ప్రశంసనీయమైన ఉన్నత స్థానములో ప్రతిష్ఠింపజేయటం అసంభవం ఏమీ కాదు. وقل رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعل لي من لدنك سلطانا نصيرا إلى فرادنت فرهو نيو ننو يكرك تيسكني ولدنا ستينتو تيسكني ولد يكرنو لتيسنا ستينتو تي నీ తరఫు నుండి ఒక అధికారాన్ని నాకు సహాయంగా పంపించు. వకుల్ జాల్ హక్ వజహక అల్ బాతిల్ ఇన్నల్ బాతిల కాన జహూక. ఇలా ప్రకటించు, సత్యం వచ్చేసింది, అసత్యం నశించింది, అసత్యం నశించక తప్పదు. وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا خسارا وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وَإِذَا مَسَّهُ الشَّرُّ كَانَ يَئُوسًا قل كل يعمل على شاكلته فربكم أعلم بمن هو أهدى سبيلا నేను ఈ ఖురాను భాగాల అవతరణ క్రమంలో అవతరింపజేస్తున్నటువంటి ప్రతి భాగము విశ్వాసులకు స్వస్థత మరియు కారుణ్యమును, కాని దుర్మార్గులకు అది నష్టాన్ని తప్ప మరిదేనినీ పెంచదు. మానవుడు ఎలాంటివాడంటే మేము అతన్ని అనుగ్రహించినప్పుడు విర్రవీగుతాడు, వెనక్కి మరలిపోతాడు. కొంచెం కష్టానికి గురి అయితే చాలు, నిరాశపడిపోతాడు. ప్రవక్త ఈ ప్రజలతో ఇలా అను, ప్రతి ఒక్కడూ తన విధానాన్నే అనుసరిస్తున్నాడు. ఇక రుజుమార్గంలో ఎవడున్నాడో అనే విషయం నీ ప్రభువునకే బాగా తెలుసు. وما أوتيتم من العلم إلا قليلا ولئن شئنا لنذهبن بالذي أوحينا إليك ثم لا تجد لك به علينا وكيلا إلا رحمة من ربك إن فضله كان عليك كبيرا قل لئن اجتمعت الإنس والجن على أن يأتوا بمثل هذا القرآن لا يأتون بمثله ولو كان بعضهم لبعض ظهيرا ఈ ప్రజలు నిన్ను ఆత్మను గురించి ప్రశ్నిస్తున్నారు. ఇలా అను, ఈ ఆత్మ నా ప్రభు ఆజ్ఞానుసారం వస్తుంది, కాని మీకు ప్రసాదించబడిన జ్ఞానం బహుస్వల్పమైనది. ప్రవక్త, మేము కోరితే వహీ ద్వారా మేము నీకు ప్రసాదించిన దాన్నంతా నీ నుండి లాక్కోగలము, తరువాత మాకు వ్యతిరేకంగా దానిని తిరిగి ఇప్పించగలిగే సహాయకుణ్ణి ఎవణ్ణి నీవు పొందలేవు. నీకు లభించినదంతా నీ ప్రభువు కారుణ్యం వల్లనే లభించింది. వాస్తవం ఏమిటంటే నీపై ఆయనకు ఉన్న అనుగ్రహం చాలా గొప్పది. ఇలా అను, ఒకవేళ మానవులు జిన్నాతులు అందరూ కలసి ఈ ఖురాను వంటి దానిని దేనినైనా తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ తీసుకురాలేరు, వారందరూ ఒకరికొకరు సహాయులైనప్పటికీ. ولقد صرفنا للناس في هذا القرآن من كل مثل فأبى أكثر الناس إلا كفورا وقالوا لن نؤمن لك حتى تفجر لنا من الأرض ينبوعا أو تكون لك جنة من نخيل وعنب فتفجر الأنهار خلالها تفجيرا أو تسقط السماء كما زعمت علينا كسفا أو تأتي بالله والملائكة قبيلا أو يكون لك بيت من زخرف أو ترقى في السماء ولن نؤمن لرقيك حتى تنزل علينا كتابا نقرأه قل سبحان ربي هل كنت إلا بشرا رسولا ప్రజలకు రకరకాలుగా హితబోధ చేశాము, కాని చాలామంది ప్రజలు అవిశ్వాస స్థితిలోనే స్థిరంగా ఉండిపోయారు. వారు ఇలా అన్నారు, మేము నీ మాటను నమ్మము, నీవు భూమిని చీల్చి మా కోసం ఒక చలమను పొంగింపచెయ్యాలి, ఖర్జూరపు చెట్లు ద్రాక్షలతలు కల తోట ఒకటి నీకోసం ఉద్భవించాలి, అందులో నీవు కాలువలను ప్రవహింపజెయ్యాలి, నీవు ప్రకటిస్తున్న విధంగా ఆకాశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మాపై పడవెయ్యాలి, దేవుణ్ణి దైవదూతలను మా ఎదుటకు తీసుకురావాలి, నీకోసం ఒక స్వర్ణ గృహం తయారు కావాలి, నీవు ఆకాశాన్ని అధిరోహించాలి, అంతవరకు నీ మాటను మేము నమ్మము. అంతేకాదు మేము చదవటానికి నీవు మాపై ఒక రచన అవతరించేటట్లు చేయనంత వరకు మేము నీ అధిరోహించటాన్ని కూడా నమ్మము. ప్రవక్త వారితో ఇలా అను, నా ప్రభువు పరిశుద్ధుడు, నేను సందేశాన్ని తెచ్చే ఒక మానవ మాత్రుడను తప్ప మరింకేమైనా అవుతానా? وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَى إِلَّا أَن قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَّسُولًا قُل لَّوْ كَانَ فِي الْأَرْضِ مَلَائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِم مِّنَ السَّمَاءِ مَلَكًا رَّسُولًا. ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడల్లా దానిని విశ్వసించకుండా వారిని ఆపిన విషయం ఏమిటి? అల్లాహ్ మానవుణ్ణి ప్రవక్తగా చేసి పంపాడా అనే వారి పలుకు తప్ప మరేమీ కాదు. వారికి ఇలా చెప్పు, భూమిలో దైవదూతలు నిశ్చింతగా తిరుగుతూ ఉండి ఉంటే మేము తప్పకుండా ఆకాశం నుండి దైవదూతనే వారి కోసం ప్రవక్తగా పంపి ఉండేవారము. قُلْ كَفَى بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا. ప్రవక్త వారితో ఇలా అను, నాకు మీకు మధ్య కేవలం ఒక్క అల్లా సాక్ష్యమే సరిపోతుంది, ఎందుకంటే ఆయన తన దాసుల స్థితిని బాగా ఎరిగినవాడు, అన్నింటినీ చూస్తూ ఉన్నవాడు. ونحشرهم يوم القيامة على وجوههم عميا وبكما وصما مأواهم جهنم كلما خبت زدناهم سعيرا ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون خلقا جديدا أولم يروا أن الله الذي خلق السماوات والأرض قادر على أن يخلق مثلهم وجعل لهم أجلا لا ريب فيه فأبى الظالمون إلا كفورا. الله مارغن توبين واده سن مارغان نپندو تاڑو آينا مارغن تپين چين واريكي آينا نو تپا أندگا اندے واني سحايا پڑے واني يواني نيو پندلیو వారిని మేము ప్రళయము నాడు గుడ్డివారుగా మూగవారుగా చెవిటివారుగా చేసి బోర్లా పడవేసి లాక్కువస్తాము. వారి నివాసం నరకం, దాని మంట మందగించినప్పుడల్లా మేము దానిని మరింత మండింపచేస్తాము. ఇది ప్రతిఫలం వారి దుశ్చేష్టకు. వారు మా వాక్యాలను తిరస్కరించి ఇలా అన్నారు, మేము కేవలం ఎముకలుగా దుమ్ముగా ధూళిగా మారిపోయిన తరువాత సరికొత్తగా మమ్మల్ని పుట్టించి లేపి నిలబెట్టడం జరుగుతుందా? భూమిని ఆకాశాలని సృష్టించిన దేవుడు అటువంటి వారిని పుట్టించే శక్తిని కూడా తప్పకుండా కలిగి ఉంటాడనే విషయం వారికి తోచనేలేదా? ఆయన వారిని తిరిగి లేపటానికి ఒక సమయాన్ని నిర్ణయించి ఉంచాడు, అది రావటం తథ్యం. కాని దుర్మార్గులు ముందుగా దానిని తిరస్కరించటానికే పూనుకున్నారు. قل لو أنتم تملكون خزائن رحمة ربي إذا لأمسكتم خشية الإنفاق وكان الإنسان قتورا ప్రవక్త వారితో ఇలా అను, ఒకవేళ నా ప్రభువు కారుణ్య నిధులు మీ అధీనంలో ఉండి ఉన్నట్లయితే అవి ఖర్చయిపోతాయనే భయం వల్ల వాటిని మీరు కదపకుండా ఉంచేవారు. యదార్థానికి మానవుడు ఎంతో సంకుచిత హృదయుడు. ولقد آتينا موسى تسع آيات بينات فاسأل بني إسرائيل إذ جاءهم فقال له فرعون إني لأظنك يا موسى مسحورا قال لقد علمت ما أنزل هؤلاء إلا رب السماوات والأرض بصائر وإني لأظنك يا فرعون مكبورا فأراد أن يستفزهم من الأرض فأغرقناه ومن معه جميعا وقلنا من بعده لبني إسرائيل اسكنوا الأرض فإذا جاء وعد الآخرة جئنا بكم لفيفا. మేము మూసాకు ప్రస్ఫుటంగా కనిపించే 9 నిదర్శనాలను ప్రసారించాము. ఇప్పుడు నీవే స్వయంగా ఇస్రాయిలు సంతతిని అడుగు. మూసా వారి వద్దకు వచ్చినప్పుడు ఫిరౌను రాజు అన్నది ఇదే కదా, మూసా నీవు నిశ్చయంగా మంత్రజాలానికి గురి అయిన మనిషివని నేను భావిస్తున్నాను అని. దానికి సమాధానంగా మూసా ఇలా అన్నాడు, నీకు బాగా తెలుసు గుణపాఠం నేర్పే ఈ నిదర్శనాలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వడూ అవతరింపజెయ్యలేదు. ఫిరౌన్, నీవు నిశ్చయంగా శాపానికి గురి అయిన వాడవు అని నేను భావిస్తున్నాను. చివరకు ఫిరౌన్ మూసాను ఇస్రాయిలు సంతతిని భూమిపై లేకుండా చేయాలని సంకల్పించుకున్నాడు. కాని మేము అతడిని అతడి సహచరులను మూకుమ్మడిగా ముంచివేశాము. ఆ తరువాత ఇస్రాయిలు సంతతితో మేము ఇలా అన్నాము, ఇక మీరు భూమిపై సుఖంగా నివసించండి. ప్రళయ వాగ్దాన సమయం ఆసన్నమైనప్పుడు మేము మీ అందరినీ కలిపి హాజరుపరుస్తాము. وقرآنا فرقناه لتقرأه على الناس على مكث ونزلناه تنزيلا قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله إذا يتلى عليهم يخرون للأذقان سجدا ويقولون سبحان ربنا إن كان وعد ربنا لمفعولا ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا. ఈ ఖురాను మేము సత్యంతో అవతరింపజేశాము, సత్యంతోనే అది అవతరించింది. ప్రవక్త, విశ్వాసులకు శుభవార్త అందించటానికి, అవిశ్వాసులకు హెచ్చరిక చెయ్యటానికి తప్ప మేము నిన్ను మరొక పని కొరకు పంపలేదు. మేము ఈ ఖురాను కొద్ది కొద్దిగా అవతరింపజేశాము, నీవు దానిని నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించాలని. మేము దానిని సందర్భాన్ని బట్టి క్రమక్రమంగా అవతరింపజేశాము. ప్రవక్త వారితో ఇలా అను, మీరు దీనిని నమ్మండి నమ్మకపోండి, ఇది వరకు జ్ఞానం ఇవ్వబడిన వారికి దానిని వినిపించినప్పుడు వారు ముఖాన్ని నేలకు ఆనించి సాష్టాంగపడి ముక్తకంఠంతో ఇలా అంటారు, మా ప్రభువు పరిశుద్ధుడు, ఆయన వాగ్దానం పూర్తి అయి తీరవలసిందే. వారు ముఖాన్ని నేలకు ఆనించి విలపిస్తూ పడిపోతారు. దానిని విన్న తరువాత వారి అణకువ మరింత పెరుగుతుంది. قل ادعوا الله أو ادعوا الرحمن أيما تدعوا فله الأسماء الحسنى ولا تجهر بصلاتك ولا تخافت بها وابتغ بين ذلك سبيلا وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. ప్రవక్త వారితో ఇలా అను, అల్లా అని అయినా పిలవండి లేదా రహమాను అని అయినా సరే, ఏ పేరుతో అయినా పిలవండి, ఆయనకు గల పేర్లు అన్నీ చక్కనివే. మీరు నమాజును చేసేటప్పుడు కంఠాన్ని మరీ పెంచకండి, మరీ తగ్గించకండి. ఈ రెంటికి మధ్య సగటు స్థాయిలో ఉండే స్వరంతో నమాజు చెయ్యండి. ఇంకా ఇలా అను, ఎవరినీ తన కొడుకుగా చేసుకోనటువంటి, తన రాజ్యంలో ఇతరులెవ్వరూ భాగస్వాములుగా లేనటువంటి, నిస్సహాయుడు కాకపోవటం వల్ల తనకు సంరక్షకుడు ఎవరూ అవసరము లేనటువంటి దేవునికే స్తోత్రము. ఆయన గొప్పతనాన్ని, మహోన్నతమైన శ్రేణికి చెందిన గొప్పతనాన్ని చాటండి.